జయ నవనీల మేఘ శ్యామా వనమాలికాభిరామా జయ నవనీల మేఘ శ్యామా వనమాలికాభిరామా నీ గానములు ఈ లోకములే పులకించు దేవదేవా పులకించు దేవదేవా జయ నవనీల మేఘ శ్యామా వనమాలికాభిరామా కొసలందు వెలుగొందు స్వామి రేపల్లె వాడలో వెలసినావేమి మానవుని దేవునిగా మలతనే గాదా మానవుని దేవునిగా మలతనే గాదా అవునే చరేలే జయ నవనీల మేఘ శ్యామా వనమాలికాభిరామా ఇలలోన ధర్మము నెలకొల్పనించి ఎన్నెన్న రూపాల ఏ తెలుగు వీవు ఇలలోన ధర్మము నెలకొల్పనించి ఎన్నెన్న రూపాల ఏ తెలుగు వీవు వేడిన వారిని విడనాడబోవు నిజం నిజం మాటికిది నిజం ఆ జయ నవనీల మేఘ శ్యామా వనమాలికాభిరామా మధురం మధురం అధరం మధురం అధరము సోకిన వేణువు మధురం మధురం మధురం అధరం మధురం అధరము సోకిన వేణువు మధురం నామం మధురం రూపం మధురం పిలుపే మధురం